మెదడు పుస్తకం 5వ భాగం. ఈ ధోరణి ఇంకా విస్తరించి కాస్త విచిత్రంగా ప్రవర్తించేవారిని, అదే పనిగా అవే మాటలు మాట్లాడుతూ ఉండేవారిని కూడా అదేవిధంగా ఆరాధనాభావంతో పరిగణించేవారు. తరువాత కాలంలో అలాంటి వాళ్ళని పిచ్చివాళ్ళని, ఉన్మాదులని అన్నారు. అలాంటి వాళ్ళు దేవతల చేత ఆవేశించబడ్డవారు అని నమ్మేవారు. ఎపిలెప్సీతో కానీ ఉన్మాదంతో కానీ బాధపడుతున్న వారి విషయంలో దేవతల ప్రమేయం ఉందని నమ్మినంతకాలం తమ చుట్టూ ఉన్నవాళ్ళు వారిని గౌరవాదరాలతో చూసేవారు. కానీ కాలక్రమేణా అది దేవత ప్రభావం కాదని, దెయ్యం ప్రభావం అని మనుషులు నమ్మసాగారు. పిచ్చివారిని, ఎపిలెప్సీ గల వారిని దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయని ఊహించుకున్నారు. కనుక అలాంటి రోగులలో తిరిగి మానసిక స్వస్థత చేకూర్చాలంటే ఆ దెయ్యాలని బయటికి తరిమేయాల్సిందే. కొన్నిసార్లు ఈ దెయ్యాలను తరిమేసే కార్యక్రమాలు చాలా క్రూరంగా, అమానుష్యంగా ఉండేవి. పిచ్చివారిని కొట్టి గొలుసులతో కట్టి నానా విధాలుగా చిత్రహింసలు పెట్టేవారు. ఇక ఉన్మాదుల శరణాలయాలలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉండేవి. అక్కడ వారు పడే యాతనలు చూసి నవ్వుకోవడానికి వెళ్ళే మామూలు మనుషులు ఉండేవారు. అయితే మనం మానసిక వ్యాధులు అనుకునే వాటిలో దేవతల దెయ్యాల ప్రమేయం లేకపోవచ్చని నమ్మిన వారు కూడా ఉన్నారు. శతాబ్దాల మానవ చరిత్రలో ప్రతి దశలోనూ పిచ్చివారు కేవలం ఆరోగ్యం దెబ్బతిన్నవారని, వారిని చిత్రహింస పెట్టక వారిని కరుణతో చేరదీయాలని నమ్మిన వైద్యులు ఉంటూనే ఉన్నారు. గ్రీకు వైద్యుడు హిపోక్రటిస్ మరియు అతడి అనుచరులు ఎపిలెప్సీ కూడా ఒక రోగమని, తక్కిన రోగాలలాగానే దానిని కూడా నయం చేసే ప్రయత్నాలు చేయాలని బోధించారు. దానికి ప్రకృతి సిద్ధమైన కారణాలు ఉన్నాయని, దానికి విరుగుడు ప్రార్థనలు చిత్రహింసలు కావని, మందులతో దానిని నయం చేయవచ్చని వాళ్ళు బోధించారు. ఇలాంటి నమ్మకాలనే చాటిన సొరానస్ అనే మరో గ్రీకు వైద్యుడు కూడా ఉన్నాడు. ఇతగాడు రోమన్ల కాలంలో జీవించాడు. కానీ అలాంటి సౌమ్యమైన హితవు చాలామంది చెవికి ఎక్కలేదు. దెయ్యం ఆవహించింది అనే సిద్ధాంతాన్నే ప్రజలు నమ్ముతూ వచ్చారు. అది 1789 ఫ్రెంచ్ విప్లవ జ్వాలలు దేశమంతా దావానలంలా పాకుతున్న రోజులు. ఫ్రెంచ్ ప్రజలు తిరుగుబాటు చేసి అవినీతిమయమైన, అసమర్థమైన ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని గద్దెదింపారు. ఆ విప్లవాల ప్రభావం శాస్త్రీయ రంగాల మీద కూడా ప్రసరించింది. కొత్త కొత్త పరిణామాలు, ప్రమాణాలు, కాలమానాలు రూపుదిద్దుకుంటున్న సంధికాలం అది. ఉన్మాదుల చికిత్సా పద్ధతుల్లో కూడా కొత్త ధోరణులు మొదలయ్యాయి. హిపోక్రటిస్ సొరాసస్ల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మానసిక రుగ్మతలని అధ్యయనం చేసే ఉన్మాదులకి మరింత సున్నితమైన చికిత్సలు రూపొందించాలని నమ్మే ఓ ఫ్రెంచ్ వైద్యుడు ఉన్నాడు. అతడి పేరు ఫిలిప్ పీనెల్. 1793 పీనెల్ని ఓ పెద్ద ఉన్మాద శరణాలయానికి అధికారిగా నియమించారు. అందులో ఏళ్ల తరబడి గొలుసులతో కట్టివేయబడ్డ రోగులు ఎందరో చాలా దీనావస్థలో ఉన్నారు. పీనెల్ వారి గొలుసులు విప్పించేశాడు. ఒక్కొక్క రోగి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి బాగోగులు కనిపెట్టుకుంటూ ఉండేవాడు. ఇలాంటి సున్నితమైన పద్ధతుల వల్ల రోగులు బాగా కోలుకున్నారు.